ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 6వ భాగం. 1742లో స్వీడన్కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఆండర్స్ సెల్సియస్ మరో విధమైన కొలమానాన్ని రూపొందించాడు. ఇందులో నీటి ఘనీభవన బిందువుని 0తో సూచించడం జరిగింది. నీటి మరుగు బిందువుని 100తో సూచించారు. ఈ 2 బిందువుల మధ్యయడాన్ని 100 భాగాలుగా విభజించారు. అలా పుట్టిన కొలమానాన్నే మొదట్లో సెంటీగ్రేడ్ స్కేలు అని పిలిచారు. తరువాత 1950లలో దానిని సెల్సియస్ గౌరవార్థం సెల్సియస్ స్కేలు అని పిలవటం మొదలుపెట్టారు. దీనినే డిగ్రీల సెంటీగ్రేడ్ అన్నా డిగ్రీల సెల్సియస్ అన్నా. దాని సంక్షిప్త రూపం మాత్రం సి. ఈ స్కేలులో ఐసు ద్రవీభవన బిందువు లేదా నీటి ఘనీభవన బిందువు 0 డిగ్రీ సి అవుతుంది. అలాగే నీటి మరుగు బిందువు 100 డిగ్రీ సి అవుతుంది. ఈ సెల్సియస్ స్కేలు శాస్త్రవేత్తలకి సౌకర్యంగా అనిపించింది. ఇందులో 0కి 100కి మధ్య విస్తరించే ఉష్ణోగ్రతలని వాడే పద్ధతికి శాస్త్రవేత్తలు వాడే దశాంశాల మీద ఆధారపడ్డ మెట్రిక్ వ్యవస్థకి చక్కగా పొంతన కుదిరింది. ముఖ్యంగా 0కి 100కి మధ్య ఉష్ణోగ్రతల విస్తృతిలో నీరు ద్రవ్యరూపంలో ఉంటోంది కనుక ఈ స్కేలు రసాయన శాస్త్రవేత్తలకి చాలా నచ్చింది. క్రమంగా ఈ స్కేలు ప్రపంచం అంతటా వినియోగించబడసాగింది. ఫారెన్హీట్ స్కేలును మాత్రం అమెరికా బ్రిటన్ దేశాల్లో సామాన్య దైనిక వ్యవహారాల్లో వాడతారు. ఈ స్కేలులో ఉన్న ఒక ఉపయోగం ఏమిటంటే మామూలుగా ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు చెందిన వాతావరణ ఉష్ణోగ్రతలని ఫారెన్హీట్ స్కేలులో 0కి 100కి మధ్యన వ్యక్తం చేయవచ్చు. వాతావరణ ఉష్ణోగ్రతలని సెల్సియస్ స్కేలులో వ్యక్తం చేసేటప్పుడు ఋణ సంఖ్యలని వాడవలసి ఉంటుంది. అదే ఫారెన్హీట్ స్కేల్ను వాడితే ఎంతో అరుదుగా మాత్రమే ఋణ సంఖ్యలని వాడటం జరుగుతుంది. ఎన్నో దేశాల్లో ఈ 2 స్కేళ్లని వాడటం జరుగుతోంది. కనుక ఒకదాని నుండి మరో దానికి ఎలా మార్చుకోవాలో తెలిస్తే బాగుంటుంది. నీటి యొక్క ఘనీభవన బిందువుకి బిందువుకి మధ్య ఫారెన్హీట్ స్కేలులో 180 డిగ్రీలు సెల్సియస్ స్కేలులో 100 డిగ్రీలు ఉన్నాయని తెలుసుకున్నాం. దీనిని బట్టి 2లోకి సెల్సియస్ డిగ్రీ పెద్దదని స్పష్టంగా తెలుస్తోంది. 1 సెల్సియస్ డిగ్రీ 180/100 లేదా 9/5 ఫారెన్హీట్ డిగ్రీలతో సమానం అన్నమాట. అదేవిధంగా 1 ఫారెన్హీట్ డిగ్రీ 100/180 లేదా 5/9 సెల్సియస్ డిగ్రీలతో సమానం. ఇప్పుడు ఈ 2 స్కేళ్లలోనూ 0కి సంబంధించిన బిందువు 1 అయితే సమస్య చాలా సులభం అవుతుంది. కానీ అలా కాలేదు. సెల్సియస్ స్కేల్ మీద రీడింగుని 9/5తో గుణించినప్పుడు వచ్చే ఫారెన్హీట్ డిగ్రీలు 0 ఫారెన్హీట్ నుంచి కొలిచేవి కావు, 32 డిగ్రీల ఫారెన్హీట్ నుండి కొలిచేవి. కనుక ఆ ఫలితానికి 32 కలపాల్సి వస్తుంది. కనుక F=C(9/5+32). అదేవిధంగా ఫారెన్హీట్ డిగ్రీలలో ఉష్ణోగ్రతని సెల్సియస్ డిగ్రీలలోకి మార్చాలంటే పై సూత్రాన్ని ఇలా తిరగరాసుకోవచ్చు. C=5/9 ×F-32.